పడకు అడ్డు పడకు పడుచువాణి చేయి విడకు పోలేనే చిన్నదానా పడకు పడకు అడ్డు పడకు పడుచువాణి చేయి విడకు పోలేనే చిన్నదానా మిసలాడే లైలా నీ సొగసుకు సలాము చేస్తున్నా నీ సొగసుకు సలాము చేస్తున్నా సొగసును మించిన మగసిరితో నా మనసును దోచిన మజ్నూ నీ మమతకు గులాము నవ్వుతున్నా నీ మమతకు గులాము నవ్వుతున్నా పెళ్ళి కూతురై వెళుతున్నావా మన ప్రేమను ఎడారి చేశావా మన ప్రేమను ఎడారి చేశావా పెళ్ళి కనువుకే చేశారు మన ప్రేమ మనసుకే వదిలారు మన ప్రేమ మనసుకే వదిలారు లైలా పడకు పడుచు వాణ్ణి చేయి బిడ్డకు పోలేనే చిన్నదానా గులాబీ పూల తోటలు కవాలి తీపి పాటలు గులాబీ పూల తోటలు కవాలి తీపి పాటలు సలీములేత గుండెకు షరాబు మత్తు చూపినా సింహాసనానికి మొగల్ సింహాసనానికి పవిత్ర ప్రేమకు సమాధి లేదులే, చరిత్ర మొత్తమే విషాద గాధలే, విషాద గాధలే. పడకు అడ్డు పడకు, పడుకు వాణ్ణి చేయి బిడ్డకు తోలేనే చిన్నదానా. తోలేనే చిన్నదానా.